ఏ శ్రీరామ్, శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, శ్రీమద్ రామాయణం రామకథ. రామచంద్రస్వామికి యువరాజ్య పట్టాభిషేకము పుష్యమి నక్షత్రంలో చేయాలి అని నిశ్చయించి దశరథ చక్రవర్తి అందరినీ కూడా పంపించాడు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వెళ్ళారు. ఇష్టదేవతలకు అర్చనలు చేస్తూ ఉన్నాం. మా మూడు కాలముల యందు కూడా స్త్రీలు, వృద్ధులు అందరూ కూడా రామునికి మేలు జరగాలి అని, రాముడు రాజు కావాలి అని అంత ఆనందంగా ఉన్నారు. అందరూ ఆనందంగా ఉన్నారు. ఇక ఆ తరువాత, గతేష్వధ నృపో భూయ పౌరేషు సహ మంత్రిభి మంత్రయిత్వా తతశ్చక్రే నిశ్చయజ్ఞ సనిశ్చయం. అలా పురజనులు అందరూ కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాతిక మంత్రులు ఉన్నారు. ఆ మంత్రులతో ఈయన మళ్ళీ తిరిగి ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. రేపే పుష్యమి నక్షత్రం వస్తూ ఉన్నది కనుక ఆ రాముడికి పట్టాభిషేకం రేపు చేయాలి అని మళ్ళీ వారిని ఇంకా ఆలోచించవలసినటువంటివన్నీ కూడా ఆలోచన చేసి దానికి తగినటువంటివన్నీ చెయ్యమని వాళ్ళని ప్రమాణించి మళ్ళీ రాముణ్ణి పిలుసుకురమ్మని సుమంత్రుణ్ణి పంపించాడు. ఆ సుమంత్రుడు వచ్చి, రామా, మీ తండ్రి గారు మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు. అంటే ఇప్పుడే కదా కలిసి వచ్చాను, మళ్ళీ ఎందుకు పంపించారు అని. సరే అని చెప్పి బయలుదేరి వచ్చేసాడు రాముడు. తండ్రి భవనానికి చేరుకున్నాడు. ఎవరెవరు భవనాలు వారి వారివి, అందరికీ వేరువేరుగా. అలా వచ్చి ప్రణామం చేశాడు రాముడు. దగ్గరకు పిలిచి చెబుతూ ఉన్నాడు దశరథుడు, రామ, నేను ముసలివాడినైపోయానయ్యా. ఇప్పటికీ వందల కొలది క్రతువులు చేశా, విరివిగా అన్నదానాలు చేశా, భూరి దక్షిణలిచ్చా. నా పుణ్యఫలంగా జన్మించావు సుమా నీవు. నాకు అభిమతములైన సుఖాలన్నీ కూడా నేను అనుభవించాను నా జీవితంలో. యాగాలు చేసి దేవరుణం తీర్చుకున్నాను, వేదాధ్యయనం చేసి ఋషి రుణాన్ని తీర్చుకున్నాను, నిన్ను పుత్రునిగా పొంది పితృరుణాన్ని తీర్చుకున్నాను, దానములిచ్చి ప్రజారుణము తీర్చుకున్నాను. ఇక నీకు పట్టాభిషేకం చేయటమే మిగిలినటువంటిది. ఇంకా నాకేం కనిపించట్లేదు. నిన్ను రాజుగా అందరూ కోరుతూ ఉన్నారు కనుక నిన్నుకు యువరాజుగానే అభిషేకం చేస్తున్నా. ఇంకా చెప్పవలసింది ఉన్నది విను, ఇంత తొందర ఎందుకు అని అంటావా? నాకు స్వప్నములో భయంకరమైనటువంటి అశుభ శకునాలు కనిపిస్తూ ఉన్నాయి. పిడుగుపాటులతో కూడిన తోక చుక్క నేలపడినట్లు, నా గ్రహస్థితి క్రూరంగా ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కనుక ఇటువంటి ఈ స్వప్న, ఈ శకునాలు, వీటి ద్వారా రాజు మరణించడం కానీ లేదా గొప్ప ఆపదకి లోనవటం కానీ జరగవచ్చు అంటూ ఉన్నారు. నాకేమీ అన్నీ తీరిపోయిని, మృత్యుం ప్రియమివ అతిథిం అన్నట్లుగా ప్రియ అతిథి చుట్టాన్ని చూస్తే ఎంత ఆనందమో అదిగో అంత ఆనందంగా ఉన్నా నేను. నాకేం భయం లేదు, కనుకనే నీకు అభిషేకం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. కనుక వీళ్ళందరూ కూడా ప్రాణుల బుద్ధులు చంచలమయ్యారామ, ఎప్పుడు ఎలా మారిపోతారో తెలుసుకోవటం కష్టం. కనుక నీకు వెంటనే జరిగిపోవాలి. ఈరోజు పునర్వసు, రేపు పుష్యమి. కనుక రేపే నీకు సంపత్తారా నీకు అభిషేకము చేయటానికి నిర్ణయించాను. కనుక నువ్వు దీక్షలో ఉండు, విధి నియమాలను పాటించు. నీ భార్య కూడా ఉపవాసం చేయాలి, దర్భశయ్యల మీద పడుకోవాలి. నీ మిత్రులంతా కూడా అప్రమత్తులై ఉంటారు నీ రక్షణలో. కనుక ఎటువంటి విఘ్నాలు కలగవు సుమా అని చెప్పాడు. ఎలా అంటావేమో, ఇప్పుడు భరతుడు తన మేనమామ ఇంట్లో ఉన్నాడు, అతడు రాకముందే నీ అభిషేకం జరగాలి. అయితే భరతుడు నిన్ను కాదనేమీ అనడు, నిన్ను అనుసరించేవాడే ధర్మాత్ముడే భరతుడు. కానీ ఆయన జితేంద్రియుడు అయినా సరే ఆ మనుషుల చిత్తము నిలకడ లేకుండా ఉంటుంది. ఏ వేళకు ఏం బుద్ధి పుడుతుందో తెలియదు. కనుక భరతుడు ధర్మనిరతుడైనందువలన జరిగిపోయిన నీ అభిషేకాన్ని వ్యతిరేకించే అవకాశం లేదు. అయితే ఎందుకు వ్యతిరేకిస్తాడు అనేది ఆయన చెప్పటం లేదు, ఈయన అడగటం లేదు. ఎందుకనంటే చక్రవర్తి అతిమితంగా భాషిస్తున్నాడు, తండ్రి కనుక తండ్రి చెప్పినదే వినాలి కానీ ఎందుకు అని ప్రశ్నించేటటువంటి పరిస్థితులు మరి లేవు, రామునికి అసలు లేవు. మనం అనుకుంటూ ఉంటాం, మన ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఎందుకని భరతుడు ఎందుకు వ్యతిరేకిస్తాడు, ఏవేవో కారణాలు ఎన్నో ఊహిస్తూ ఉంటాం. మరి ఏమన్నా చెప్పారా అని అంటే ఆయన చెప్పలేదు, ఈయన అడగలేదు, ఇక ఇలాగే చెప్తూ ఉన్నాడు అన్నమాట ఆయన. కనుక నువ్వు ఇక ఆలస్యం చేయవద్దు, వెళ్ళిరా అని దశరథుడు రాముని మళ్ళీ పంపించాడు. పంపిస్తే మళ్ళీ వచ్చేసాడు, తండ్రి వద్ద సెలవు తీసుకున్నాడు, తన భవనానికి చేరుకున్నాడు రాముడు. ఈ శుభవార్త తల్లికి తెలపాలని కౌసల్య భవనానికి వెళ్ళాడు ఈయన. అప్పటికే ఈ సంగతి తెలిసింది కనుక అక్కడ ఆమె పట్టు వస్త్రాలు కట్టుకొని దైవారాధన చేస్తూ ఉన్నది. దేవతాగారే దదర్శ అయాచతీం శ్రియం, ఆమె క్షౌమవాసిని, తెల్లని వస్త్రాలు కట్టుకుని ఉన్నది, ఆమె పూజ చేస్తూ ఉన్నది, ఇంకా కొందరి చేత చెయ్యిస్తూ ఉన్నది. చూడండి, మరి స్త్రీలు మరి ఏదో చదవకూడదని, ఏదో చేయకూడదు, ఆమె అన్నీ చదువుతూనే ఉన్నది, మంత్రాలతో చేస్తూనే ఉన్నది. ఆమె ఆ కాలంలో ఉన్నవేవో వాటిని చదివి చేస్తూ ఇంకా చేయిస్తూ ఉన్నది. ఇంకా కొందరు ఉన్నారు అక్కడ బ్రహ్మచారులు, చదువుకునే వాళ్ళు, వాళ్ళందరికీ కూడా పోషణ రాజభవనం నుంచే వెళ్తూ ఉంటుంది కనుక అప్పటికే వాళ్ళందరూ వచ్చేసారు. విద్యార్థులు, వేదాలు చదివేవాళ్ళు, వాళ్ళకి పాఠాలు చెప్పే గురువులు, వార్త తెలిసిపోయింది కదా, అందరూ చేరుకున్నారు. ఆమె ఆ సమయంలో పూజ చేస్తూ ఉన్నది. ప్రాగేవచ ఆగత తత్ర సుమిత్ర లక్ష్మణస్తద సీతాచ ఆనాయిత శ్రుత్వ ప్రియం రామాభిషేచనం. అప్పటికే ఈ వార్త తెలిసింది కనుక అందరూ అక్కడికే వచ్చేశారు. సుమిత్ర, లక్ష్మణుడు, సీతాదేవి కూడా వచ్చేసింది. అక్కడ ఆ రామాభిషేకం సక్రమంగా జరగాలి అని చెప్పి విష్ణు పూజ చేస్తూ ఉన్నది ఆ తల్లి. జాయమాన జనార్దనం, జనార్దనుడిని సేవిస్తూ ఉన్నది, ధ్యానిస్తూ ఉన్నది ఆమె. అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు, శుభాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రాముడు తల్లి వద్దకు వచ్చి ప్రణామం చేశాడు. ప్రణామం చేసి అంటూ ఉన్నాడు, అంబా పిత్రా నియుక్తోస్మి ప్రజాపాలన కర్మణి. అమ్మా, తండ్రి గారు చెప్పారమ్మా, యవరాజ్య పట్టాభిషేకం నీకు చేస్తాను అని చెప్పారు. భవిత శో అభిషేకో మే యథామే శాసనం పితుః, రేపే నీకు అభిషేకము అని చెప్పారు నాన్నగారు. కనుక ఆయన శాసనం అది కాదని అనటానికి వీల్లేదు. సీతయా అపి ఉపవస్తవ్య రజనీయం మయా సహ ఏవం ఋత్విక్ ఉపాధ్యాయై సహ మాం ఉక్తవాన్ పిత. అక్కడే ఋత్విక్కులు ఉన్నారు, గురువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి వారు చెప్పుంటారేమో, తండ్రి గారు చెప్పారు ఇలా సీతాదేవితో కలిసి ఉపవాసం చేయాలి నీవు అని చెప్పారు. యాని యాన్యత్ర యోగ్యాని స్వభావిని అభిషేచనే, ఏవేవి మేలు జరిగేటటువంటివి ఉన్నవో అవన్నీ కూడా చేయవలసి ఉన్నది. తానిమే మంగళాని అజ్య వైదేహ్యాశ్చ ఏవ కారయ. వైదేహి సీతామహాదేవితో కలిసి చేయవలసి ఉన్నది, నువ్వు కూడా చేస్తూ ఉన్నావమ్మా, చాలా సంతోషము అన్నాడు రాముడు. ఏతృత్వాతు కౌసల్య చిరకాలాభికాంక్షితం హర్షభాష్పకలం వాక్యమిదం రామమ భాషత. ఆమె ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నది మరి కుమారుడికి పట్టాభిషేకం కావాలి అని ఆమె చూస్తూ ఉన్నది. అలా వత్స రామ చిరంజీవ, రామ చిరంజీవ నయన, నీవు చాలా చిరకాలము కూడా వర్ధిల్లాలయ్యా. శ్రియాయుక్త సుమిత్రాయాశ్చ నందయ, నేను సంతోషిస్తూ ఉన్నా, అలాగే నీవు సుమిత్ర కూడా ఆనందపడుతూ ఉన్నది, లక్ష్మణుడు సంతోషిస్తూ ఉన్నాడు. మరి వీరందరూ కూడా, మరి సీతామహాదేవి అంటే సహజంగా భార్య గనుక ఆమెకు ఆనందం, కన్న తల్లి గనుక ఈమెకి ఆనందం. మరి సవతి తల్లి కదా సుమిత్ర, అయినా సరే ఆమె వచ్చేసింది. ఆమెకు ఎలాగూ చిన్నపిల్లలే ఈ ఇద్దరు కూడా, లక్ష్మణుడు శత్రుఘ్నుడు. అయినా ఆ తల్లికేమి చిన్నప్పటి నుంచి ఈ పిల్లలిద్దరిని కూడా, ఈ ఇద్దరిని అనుసరించే నడుస్తూ ఉన్నారు వాళ్ళు. రామభరతులు సమానంగా లక్ష్మణ శత్రుఘ్నులు ఆ ఇద్దరిని అనుసరించి ఉన్నారు. వారు చాలా సంతోషంతో ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. కళ్యాణేవత నక్షత్రే మయి జాతోసి పుత్రక, మంచి నక్షత్రమయ్యా నువ్వు పుట్టినటువంటిది, పునర్వసు నక్షత్రము. ఏన త్వయా దశరథో గుణై ఆరాధిత పిత, నీ వలన నీ తండ్రి చాలా గొప్పవాడయ్యాడు, మంచి గుణములు కలవాడు నీవు. నీ గుణముల చేత నీ తండ్రి ని మెప్పించావు నీవు. అమోఘం బతమే క్షాంతం పురుషే పుష్కరేక్షణే యా ఇయం ఇక్ష్వాకు రాజ్యశ్రీహి పుత్ర త్వాం సంశ్రయిష్యతి. అయినా నీవు మంచి గుణములు కలిగిన వాడివి గనుక ఈ ఇక్ష్వాకు రాజ్యశ్రీ ఉన్నది, ఈ సంపద నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నది. ఇప్పుడు ఇచ్చేవుముక్తో మాత్ర ఇదం రామో భ్రాతరమబ్రవీత్, ఇలా చెప్పింది రాముడు. ఆ లక్ష్మణస్వామిని కూడా చూసి అంటూ ఉన్నాడు ఆయన, ప్రాంజలిం ప్రహ్వమాసీనం అభివీక్ష్య స్మయన్నివ. ఆ లక్ష్మణుడు చిరునవ్వు నవ్వుతూ నమస్కారం చేసి అలా చూస్తూ ఉన్నాడు. అంటూ ఉన్నాడు రాముడు ఆయనతో, లక్ష్మణే మాం మయా సార్ధం ప్రసాదిత్వం వసుంధరాం, ద్వితీయం మే అంతరాత్మానం త్వామియం శ్రీరూపస్థిత. లక్ష్మణ నీవే కదా అసలు నాకు అంతరాత్మవి, నీవు నీవే ఈ రాజ్యాన్ని శాసించాలి. నేనంటే సామాన్యంగా ఏదో రాజుగా ఉంటా, కానీ అంతా నీదే పరిపాలన, నువ్వే నాకు మరొక ఆత్మవి నీవు. సౌమిత్రే భుంక్షోభోగానుస్త్వం ఇష్టాన్ రాజ్యఫలాని చ, చక్కగా హాయిగా రాజ్యభోగములన్నీ కూడా అనుభవించు నాయన. ఇంతవరకు నాకు సేవ చేశావు, ఇప్పటి వరకు నీవు నా వెంట ఉన్నావు, ఇక భోగములు అనుభవించవలసినటువంటి దశ వచ్చేసింది నీకు. జీవితం చం హి రాజ్యం చ త్వదర్థం అభికామయే, జీవితము నా రాజ్యం, రాజ్యము జీవితము కూడా నీకోసమే సుమా, నేను కోరుకునేది అని చెప్పి ఇచ్చుక్త్వా లక్ష్మణం రాము మాతరౌ అభివాద్య చ, ఇలా లక్ష్మణుడితో అని రాముడు మాతరౌ ఇద్దరు తల్లులకి కూడా నమస్కరించాడు. అభ్యనుజ్ఞాప్య సీతాంచ జగామ స్వం నివేశనం, వారి అనుజ్ఞ తీసుకొని సీతాదేవితో కూడా కలిసి తమ నివేశనం అంటే రామచంద్రస్వామి ఆయన యొక్క నివేశ గృహానికి ఆయన వచ్చేసాడు సీతాదేవితో. ఇలా అంతా కూడా పండుగ వాతావరణం, మరి అదే కదా వారికి ఆ పరమానంద పడిపోతూ ఉన్నారు సీత, రాముడు, కౌసల్య, సుమిత్ర, లక్ష్మణస్వామి. ఊర్మిళ కూడా వచ్చి ఉంటుంది, ఆయనైతే ఏమీ చెప్పలేదు, కానీ వాల్మీకి మహర్షి చాలా ముక్తసరిగా ఏదో చెప్తూ ఉంటాడు ఆయన. ఊర్మిళాదేవి కూడా వచ్చి ఉంటుంది, వారందరూ కూడా అంతా ఆనందపడుతూ ఉన్నారు అన్నమాట. మరి మిగిలిన వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, భరతుడు, శత్రుఘ్నుడు, మాండవి, శృతకీర్తి, వాళ్ళు అక్కడ ఉన్నారు. లేకుంటే వాళ్ళు కూడా పరమానందంతోనే ఉండేవాళ్ళు. దశరథ చక్రవర్తి తొందరపడ్డాడు, అంతేకాని భరతుడు ఏమీ కూడా ఎదురు తిరిగేవాడు ఏమీ కాదు. సరే అది కాలమది, చరిత్ర అలా జరిగింది. ఇక దీని మీద ఇలా జరిగి ఉంటే అలా జరిగి ఉంటే అనేటటువంటి ఆలోచనలు వలన ఉపయోగాలంటూ ఏమీ ఉండవు. జరిగిన చరిత్ర కనుక ఇతిహాసంలో అతిశయోక్తులు కొన్ని అవతల పడేస్తే జరిగినటువంటి చరిత్ర ఇది. చాలా శ్రద్ధగా చక్కగా విందాం వాల్మీకి మహర్షి ఆ చెప్పినటువంటివి, పరమానందంగా వింటూ ఉందాం. ఇది శ్రీమద్ రామాయణే అయోధ్యాకాండే చతుర్థ సర్గః. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.